53 జీవుల సుఖదుఃఖాలను నియమించేది ఏది? పద్మలీల. అదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ విదురథ శరీరంతో నా భర్త మరణిస్తున్నాడు. ఇతనికి ఈ దుఃఖం రావటానికి కారణం ఏమిటి? అసలు జీవులకు సుఖదుఃఖాలు ఎలా వస్తాయి, ఎలా పోతాయి? దీనికి ఏదైనా నియమం ఉందా? ఏ నియమమూ లేదు. ఏ వస్తువు స్వభావం ప్రకారం ఆ వస్తువు పనిచేస్తూ ఉంటుంది అనేటట్లయితే ఈ వస్తువుకి ఈ స్వభావం అని నియమం చేసింది ఎవరు? ఆ నియమం తప్పిపోకుండా ఉండటానికి కారణం ఏమిటి? అంటే నిప్పు కాసేపు వేడిగా కాసేపు చల్లగా ఉండకుండా ఎప్పుడూ వేడిగానే ఉండటానికి కారణమేమిటి? సరస్వతీదేవి పద్మలీల. సృష్టి ప్రారంభంలో హిరణ్యగర్భుడికి కొన్ని సంకల్పాలు కలిగాయి. వాటిలో కొన్ని మారని సంకల్పాలు ఉన్నాయి, కొన్ని మారే సంకల్పాలున్నాయి. మారనివి ఎప్పటికీ మారవు, మారేవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. ఆ సంకల్పాలకి అనుసారంగానే సృష్టిలో పదార్థాలన్నీ జన్మిస్తున్నాయి. అంటే మారనివి అలాగే ఉండటం, మారేవి మారుతూనే ఉండటం అనే నియమానికి మాత్రం ఎప్పుడూ భంగం లేదు. అందుచేతనే సృష్టి ఒక నియమం ప్రకారం జరుగుతోందని పెద్దలు చెబుతారు. ఒకే మూలవస్తువులోంచి వస్తూ ఉంటే ఇన్ని గుణాలు, ఇన్ని ఆకారాలు ఎలా వస్తాయి అని సందేహించవలసిన పని లేదు. సృష్టికి ముందు ప్రళయం ఉంది. ఆ సమయంలో అన్ని రకాల పదార్థాలు సూక్ష్మరూపంలో కలిసిపోయి ఓ బంగారం ముద్దలాగా ఏర్పడ్డాయి. బంగారం అనేది ఉంటే గాజుగానో, దుద్దులుగానో, గిన్నెగానో లేదా కనీసం ముద్దగానో ఏదో ఒక ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారమూ లేకుండా బంగారం ఎట్లా ఉండగలదు? అలాగే సూక్ష్మరూపం కూడా లేకుండా సర్వశూన్యమైన ప్రళయం ఉండటం సంభవం కాదు. బంగారం ముద్దలోంచే గాజు ఆకారము, గిన్నె ఆకారము బయటికి వచ్చినట్టు ప్రళయకాలంలో ఉన్న సూక్ష్మచిద్రూపంలోంచే అగ్ని, జలము మొదలైన పదార్థాలన్నీ వచ్చాయి. ఏ పదార్థాలుగా చైతన్యం వ్యక్తమైందో ఆ పదార్థాల గుర్తులు ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. ఎప్పటికీ ఆయసర్ 72 ఉంటాయి. అంటే సృష్ట్యాదిలో చల్లగా ఉన్న చైతన్యం ఇప్పటికీ చల్లగానే ఉంటుంది, వెచ్చగా ఉన్న చైతన్యం ఇప్పటికీ వెచ్చగానే ఉంటుంది. ఈ ప్రపంచానికి అప్పటికీ ఇప్పటికీ కూడా అధిష్టానం చైతన్యమే. అది మారే ప్రసక్తి లేదు. అందువల్ల దానియందు వ్యక్తమయ్యే ప్రపంచానికి నియమబద్ధత తప్పదు. పంచభూతాలకు లాగానే జనన మరణాలకు కూడా నియమబద్ధత ఉంది. కర్మే ఆ నియమం. కర్మ అనుభవించవలసి వస్తే పుట్టుక వస్తుంది, కర్మ క్షయించిపోతే మరణం వస్తుంది. పద్మలీల ఇప్పటిదాకా చెప్పిందంతా వ్యావహారిక దృష్టి. ఇక పరమార్థ దృష్టితో సమాధానం చెబుతా విను. పరమార్థ దృష్టిలో ప్రపంచమే లేదు. లేనిదానికి నియమం ఏమిటి? ద్రష్ట అయిన ఆత్మయందు దృశ్యాలను కల్పించుకొని చూడటం మనకు నిత్యానుభవంలో ఉంది. అదే స్వప్నం. అలాగే మాయొక్క చాతుర్యం చేత ఈ జాగ్రత్ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. పద్మలీల, ఈ తత్వదృష్టిలో ప్రశ్నకు అవకాశం తక్కువే, సమాధానానికి అవకాశం తక్కువే. మన విచారణ అంతా ప్రధానంగా వ్యవహార దృష్టితోనే సాగాలి. అందుచేత కర్మఫల తత్వాన్ని వ్యవహార దృష్టితో మరోసారి వివరిస్తాను విను. పదార్థాలకు నిబద్ధత ఉన్నట్టే జీవులకు కూడా ఉంది. ఆ నియమం ఆ జీవికి జీవత్వం ఉన్నంతవరకు ఉంటుంది. ఆ మధ్యలో వాడు ఎన్నిసార్లు మరణించినా ఆ నియమానికి భంగం కలగదు. జీవుల నియమం కర్మ. అది ప్రధానంగా రెండు రకాలు, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ. వీటిలో ప్రారబ్ధ కర్మ బలవత్తరమైనది. ఇది మరణం వరకు సంచిత కర్మను ఫలితంలోనికి రానియకుండా అడ్డం పడుతూ ఉంటుంది. మరణం వచ్చేసరికి మాత్రం ప్రారబ్ధ కర్మకు పట్టు జారిపోతుంది, సంచిత కర్మకు అడ్డం తొలగిపోతుంది. ఇక అది ఫలితాలను ప్రారంభిస్తుంది. సంగ్రహంగా ఈ కర్మల యొక్క గమనం ఎలా ఉంటుందో చెబుతా విను. 1. కృతయుగంలో సగటు ఆయుద్దాయం 400 సంవత్సరాలు. 2. త్రేతాయుగంలో సగటు ఆయుద్దాయం 300 సంవత్సరాలు. 3. ద్వాపరయుగంలో సగటు ఆయుద్దాయం 200 సంవత్సరాలు. 4. కలియుగంలో సగటు ఆయుద్దాయం 100 సంవత్సరాలు. 5. మళ్లీ ఈ ఆయుర్దాయం కూడా శిలాశాసనం లాంటిది కాదు, దానికి హెచ్చు తగ్గులుంటాయి. ఎలాగంటే 6. స్వధర్మానుష్ఠానం తగ్గితే ఆయుర్దాయం తగ్గుతుంది. 7. నిషిద్ధ కర్మానుష్ఠానం పెరిగితే ఆయుర్దాయం తగ్గుతుంది. 8. ఏ కర్మలకు ఎంత ఆయుర్దాయం పెరుగుతుంది లేక తరుగుతుంది అనేది శాస్త్రాన్ని బట్టి తెలుసుకోవాలి. అలాంటి ఆయుర్దాయం తీరిపోతే శరీరంలో ఉండే నాడులలోంచి ప్రాణాలు, ఇంద్రియాలు హృదయస్థానంలోకి చేరుకుంటాయి. అలా అన్నీ ఒకచోటుకి చేరేసరికి ప్రాణాలకు పట్టైన స్థానాలు. ఆయుసర్ 73. తెగిపోయి 1000 తేళ్లు కుట్టినంత బాధ కలుగుంటుంది, దాంతో ప్రాణం ఎగిరిపోతుంది, ఇదే మరణం. పద్మలీల సరస్వతీదేవి, ఈ మరణబాధ యోగులకు కూడా ఇలాగే ఉంటుందా? మరణబాధ అందరికీ సమానమయ్యేటట్లయితే మరణానంతర గమనం కూడా అందరికీ సమానమేనా? సరస్వతీదేవి పద్మలీల, అలా కాదు. మరణించబోయేవారు 3 రకాలు. 1. మూర్ఖుడు. 2. ధారణాభ్యాసి. 3. యోగి. మూర్ఖుడు అంటే మనస్సు స్వాధీనంలో లేనివాడు, వీడికి మరణదుహకం అధికం. వీళ్లల్లో కూడా జీవించిన సమయంలో పాపాలు చేసిన వారికి మరణదుహకం మరింత అధికం. వీడి ఇంద్రియాలు కమిలిపోతాయి, గొంతులో గురక వస్తుంది, మతిపోతుంది, ఆయాసం వస్తుంది, అలా నానాయతన పడి మరణిస్తాడు. ధారణాభ్యాసి అంటే కొంతకాలం యోగాభ్యాసం చేసినవాడు. వీడు ప్రాణవాయువును తన మనస్సును భ్రూమధ్యంలో గాని హృదయంలో గాని నిలబెట్టటానికి అభ్యాసం చేసి ఉంటాడు. అయితే పట్టుకొంచెమే చిక్కి ఉంటుంది. ఇలాంటివాడికి మరణ సమయంలో బాధ మధ్యమం. యోగి అంటే తన ఇష్టం వచ్చిన నాడి ద్వారా ప్రాణాన్ని నడిపించగల శక్తి కలవాడు. ఇతడు పరకాయ ప్రవేశం కూడా చేయగలడు. వీడి ప్రాణోత్రోమణం సుఖంగా ఉంటుంది.